259 కామకోటి నిలయ సం భా కామకోటి నిలయ షణవతి పీరేషు మధ్యే కామకోట శ్రీచక్ర మిత్యర్థ నిలయం గృహం యస్యాహ సా తథా ఓం కామకోటి నిలయయే నమః. 380 లలితా త్రిసతి భావ్యం ఆం వి 96 పీఠముల మధ్యభాగమునందున్న కామకోటి అనగా శ్రీచక్రము తన యావాస గృహముగా కలదిగాన పరమేశ్వరి కామకోటి నిలయాయని భక్తగణముచేత సంకీర్తిత ఎగుచున్నది